ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం రెండవ భాగం. ద్రవాల ఘన పదార్థాల విషయంలో ఉష్ణోగ్రత వల్ల జరిగే వ్యాకోచం చాలా స్వల్పంగా ఉంటుంది. అసలు అది కంటికి కూడా కనిపించదు. ఉదాహరణకి, మీటర్ పొడవున్న ఒక స్టీల్ కడ్డీని కరిగే ఐసు ఉష్ణోగ్రత నుండి మరిగే నీటి ఉష్ణోగ్రత వద్దకు తీసుకుపోతే దాని పొడవు 1 మిల్లీమీటర్ పెరుగుతుంది, అంటే 1/1000 పెరుగుతుంది అన్నమాట. పెరుగుతున్నది ఆయతనం కనుక కేవలం పొడవు మాత్రమే కాదు, కనుక తక్కిన పరిమాణాలు కూడా పెరుగుతాయి. ఉదాహరణకి, ఆ స్టీల్ కడ్డీ పరిచ్ఛేదం యొక్క వ్యాసం 1 చదరపు సెంటీమీటర్ అయితే దాని విలువ మిల్లీమీటర్లో 1/100 పెరుగుతుంది. అలాంటి మార్పులు అల్పమే కావచ్చు, కానీ అప్రధానం కాదు. ఉదాహరణకి, బ్రిడ్జిలలోనూ రైలు పట్టాలలోనూ పెద్ద పెద్ద లోహపు చట్రాలని కమ్మీలని వాడతారు. ఎండాకాలంలో అవి వ్యాకోచిస్తాయి. వీటి కొసలని ఎడం లేకుండా స్థిరంగా బంధించినట్టయితే ఎండకు వ్యాకోచించినప్పుడు అవి వంగిపోతాయి. కనుక అవి వ్యాకోచించే అవకాశం ఉండేటట్లుగా పక్కపక్కనే ఉన్న కమ్మీల మధ్య కొంచెం ఎడం ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తారు. అలాగే మరో చక్కని ఉదాహరణ లోలకపు గడియారం. దీని పొడవు కాస్తంత మారినా దాని ఆవర్తక కాలం గణనీయంగా మారిపోతుంది. ఎందుకంటే లోలకం యొక్క ఆవర్తక కాలం దాని పొడవు మీద ఆధారపడుతుంది. కాల నిర్ణయంలో వచ్చే దోషాలు కాలం గడుస్తున్న కొద్దీ పెద్దవి అవుతుంటాయి. కనుక ఎండాకాలంలో లోలకపు పొడవులో వచ్చే మార్పుని తరచూ సరిదిద్దుకుంటూ ఉండాలి. కానీ అదే లోలకం చలికాలంలో ఏ ఇబ్బంది లేకుండా పనిచేయవచ్చు. ఉష్ణోగ్రతలో ఒక ప్రత్యేకమైన మార్పుకి అన్ని పదార్థాలు ఒకే విధంగా వ్యాకోచించవు. ఉదాహరణకి, ఇనుము నికెల్ 5:3 నిష్పత్తిలో కలిసిన మిశ్రలోహం యొక్క వ్యాకోచం వట్టి ఇనుము కానీ స్టీలు కానీ వ్యాకోచించే దానిలో 1/10 మాత్రమే ఉంటుంది. ఆ కారణం చేతనే ఆ మిశ్రలోహంతో కొలతలు తీసుకునే టేపులు, ప్రామాణిక దండాలు మొదలైనవి తయారు చేస్తారు. ఎందుకంటే ఉష్ణోగ్రత వల్ల దాని పొడవు పెద్దగా మారదు. ఆ విశేష పదార్థం యొక్క వ్యాపార నామం ఇన్వార్. ఉష్ణోగ్రత పెరిగితే గాజు కూడా స్టీలుతో ఇంచుమించు సమానంగా వ్యాకోచిస్తుంది. ఒక గాజు పాత్రని ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పుకి గురి చేస్తే పాత్రలో ఉష్ణోగ్రత ప్రభావానికి గురైన భాగం వ్యాకోచిస్తుంది. కానీ ఆ ప్రభావానికి ఇంకా లోను కాని భాగం ఎప్పటిలాగే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో గాజులో ఒత్తిడి మొదలవుతుంది. గాజు లోపల ఉండే సంలగ్న శక్తులు ఆ ఒత్తిడిని అధిగమించలేకపోతే గాజు పగుళ్ళు ఇస్తుంది. ఈ సమస్యకి పరిష్కారంగా బాగా సన్నని గోడలు గల గాజుని తీసుకోవాలి. అప్పుడు పాత్రని ఒకచోట వేడెక్కిస్తే ఆ వేడి వేగంగా మిగతా చోట్లకి కూడా పాకుతుంది. అంతకన్నా మేలైన పద్ధతి కొంచెం బోరాన్ కలిసిన గాజు జాతిని వాడటం. ఇలాంటి గాజు యొక్క వ్యాపార నామం పైరెక్స్. ఉష్ణోగ్రత మార్పులకి మామూలు గాజు వ్యాకోచించే దానిలో ఇది 1/3 మాత్రమే వ్యాకోచిస్తుంది. అంటే ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఇందులో పుట్టే ఒత్తిడి మరింత తక్కువగా ఉంటుంది. కనుక ఇది అంత సులభంగా ఉష్ణోగ్రత మార్పుల్ని తట్టుకుంటుంది. ఆ కారణం చేత దీనిని అవసరమైన దానికన్నా సన్నగా ఉండేట్టుగా తయారు చేసి దాని యాంత్రికమైన సత్తాని బలహీనపరచనక్కర్లేదు. అంతకన్నా తక్కువగా వ్యాకోచించే పదార్థం క్వార్ట్జ్. మన ప్రయోజనాలకి అది ఇంకా బాగా పనికొస్తుంది. ఓ క్వార్ట్జ్ పాత్రని ఎర్రగా కాల్చి చల్లని ఐసు నీళ్ళలో ముంచిన చెక్కు చెదరదు. పై ఉదాహరణలన్నింటిలోనూ ఉష్ణోగ్రత మార్పుల కారణంగా ఘనపరిమాణంలో వచ్చే మార్పులు అన్నీ స్వల్పంగానే ఉన్నాయి. ఉష్ణోగ్రతను కొలవాలంటే ఆ మార్పుని ఎలాగైనా పెంచాలి, సంవర్ధనం చేయాలి. అదృష్టవశాత్తు అలా సంవర్ధనం చేయడానికి చాలా అనువైన సులభమైన పద్ధతులు ఉన్నాయి.